వచ్చెను వచ్చెను వరమా భారమా, తెచ్చెను తెచ్చెను తెచ్చెను సుఖమా సుఖమా. ఒక ప్రాణానికి రెండు దేహాల, రెండు దేహాలకి ఒక మనస. నా గుండెల్లో నా గుండెల్లో నా ఊరికి నాలలకు అలుపే ఉండునా. సుడి గుండెల్లో నా గుండెల్లో నా ఎగసిన తలపును అలుపే తిరుగునా. వచ్చేదాకా